లక్ష క్యాలోరీస్ ముద్దె పెడుతుంటే లిప్స్ ముద్దైపోతుంటే సెల్ పాకేనే కోటి క్షణాలకు పైనే గుండెల్లో నిన్నే తలచే వేళల్లో పల్సే పొంగేనే అణువుల్లో గుణాలే నీ చూపుకు జ్వలించి పులకింతే